యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటార్ సైకిల్, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటార్ సైకిల్, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, చల్లవాలి మషీను సే పూచో ఓ కైసే చల్తి, చల్లవాలి మషీను సే పూచో ఓ కైసే చల్తి, చల్లవాలి మషీను సే పూచో, ట్రైన్ కారు మోటార్ కి ఘర్ ఘర్ కార్ఖానో మేల్ లగా కే చక్కర్, చల్లవాలి మషీను సే పూచో ఓ కైసే చల్తి, చల్లవాలి మషీను సే పూచో, ఏ యంత్రం ఎలా నడుస్తుందంట, కూడు లేని రా నా కూలల్లల్లా, అలా కండబలంతో కొండలెక్కిరా ఆ కొండల మీద, ఆ బండల మీద రాళ్ళ ఇరుకునా, సేతులు పెట్టి బాంబులు పెట్టి అవి బద్దలు కొట్టి, వంట తాయిలో ఆ ముక్కలు పెట్టి మంటలు పెట్టి మరిగిల్చినాయనా, కరిగిల్చినాయనా, కాల్చేసినాయనా, మన్నో గిన్ను అయినవును చేసే, మన్నో గిన్ను అయినమును చేసి ఆ ఇనుప ముక్కలే బండి ఇరుసులు చేసే, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నో నమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటార్ సైకిల్, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, యంత్రం ఎలా నడుస్తుందంటవా, ఇంజను గదిలో ఇరుకిరుకున గిరగిర తిరిగే మరల మధ్యన, కష్ట జీవులు నా కార్మికులంతా పైపులు పెట్టి గొట్టాలెట్టి బంకలు పెట్టి అవి లంకలు పెట్టి డీజిల్ పెట్రోల్ ఆయిల్ పోసి అలసి పులిసిన, అలసి పులిసిన ఆగిపోయిన బండబారిన మనిషి గుండెరా, బండబారిన మనిషి గుండెరా, ఆ గుప్పు గుప్పు మని తిరిగే రైలు బండిరా, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటార్ సైకిల్, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, చల్లవాలి మషీను సే పూచో ఓ కైసే చల్తి, చల్లవాలి మషీను సే పూచో, యంత్రం ఎలా నడుస్తుందంటవా, ఇంజనీరులు కోరు మేనులు రాతలు రాసి గీతలు వేసి, అరే ముక్కు జినుము, ముక్కు జినుము, ఇత్తడి రాగి పలకల మీద రాడ్డుల మీద చిట్టర్లు వెళ్ళి పెట్టాలెట్టి, అరే నట్టు మరలు, నట్టు మరలు పట్టి బిగించి, పట్టి బిగించి ఆ సుక్కకు సుక్క కట్టిన చెమట, అరే సుక్కకు సుక్క కక్కిన చెమట, సుక్కకు సుక్క కక్కిన చెమట, ఆ టక్కు టిక్కు మని తిరిగే మిల్లు మరలు రా, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నో నమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటార్ సైకిల్, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, యంత్రం ఎలా నడుస్తుందా ఇంకా తెలుసుకో, రోజు కూలల్లు లేబరు గాళ్ళు కొమ్ము దమ్ముతో ఇనప కమ్ములు, అరే పట్రా నాయనా, పట్రా నాయనా, అరే పట్రా అంటూ ఆ సుత్తెలు బట్టి, అరే కొట్టి కొట్టిరా సాగదీసిరా, ఆ పట్రా నాయనా, అరే పట్రా అంటూ పండ్లు దొరుకుతూ, పండ్లు దొరుకుతూ పట్టి లాగుతూ, గింజను కింద ఇరికించిన దించి దించిన కమ్ము కమ్ము కలిసి పెట్టిన, ఎండిన పేగు ఏలాడగట్టి, ఎండిన పేగు ఏలాడగట్టిన, ఎండిన పేగు ఏలాడగట్టిన, ఆ పట్టల మీదే రైలు బండి పరుగురే, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నో నమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటార్ సైకిల్, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే, చల్లవాలి మషీను సే పూచో ఓ కైసే चलती चलने वाले मशीन से पूछो, वो कैसे चलती चलने वाले मशीन से पूछो। ट्रेन कार मोटर की घर घर कारखानों में लगा के चक्कर, चलने वाले मशीन से पूछो, वो कैसे चलती चलने वाले मशीन से पूछो। है वो कारखाना कैसे चलती क्या सुनो, డొక్కలెండినా కొండ దొరలురా, దొంగలు దూరి పంక సెట్టులు, దొంగలు దూరి పంక సెట్టులు, చెక్కలు చేసి తొక్కలు తీసి తొట్టిలో చేసి తొక్కి తొక్కిరా, ఆ మరగబెట్టిరా, ఆ మట్టి మట్టిరా, ఆ పీసు పీసుగా ఆ పీకి పీకిరా, రబ్బరు చేసి చక్రాలకు పెట్టి టైరులు చేసి మోటారు పెట్టి గుండె నొప్పితో నొప్పితో ఉండుండి తీసినా, అది గుండె నొప్పితో ఉండుండి చూసినా, ఊపిరినేమో గాలిని పోసి, ఊపిరినేమో గాలిని పోసి, ఆ గయ్యు గుయ్యు మని తిరిగే మారుతి కారురా, అన్నలందరూ ఆకలేసిన అన్నలందరూ, ఏలుగోసిన ఇనుపరేకులు, ఏలుగోసిన ఇనుపలేకులు, పూలు వీకిన గుండెలారిన, కత్తెర బట్టి కత్తిరించిన సుత్తెలు బట్టి, సుత్తెలు బట్టి కొట్టి కొట్టిన సాగదీసిన సాగదీసిన సాపు చేసిన ఆ రేకుల మీద, ఆ రేకుల మీద వాళ్ళ రక్తమంతరా, ఆ రేకుల మీద ఆ రక్తమంతరా, రంగుగా రాసి రంగులు వేసి, రంగుగా రాసి రంగులు వేసి ఆ కారు మీదరా సోకు కప్పు చేసిరా, కష్టం ఒకనిది కష్టం ఒకనిది సుఖము ఒకనిది, చెమట కొనిదిరా సోక కొనిదిరా, యంత్రాల్లోరా నువ్వు యంత్రమైనవు, నీ గుండెలు ఆగే నీ పిల్లలు చచ్చే నీకేమి మిగిలేరా, కన్నీళ్ళేరా కష్టాలేరా, ఈ యంత్రము నీది, ఈ ఫ్యాక్టరీ నీది, ఈ సంపద నీది, ఈ సంపద నీది, నీ సంపద దోచేటోన్ని తన్ని పంపరా, చెల్లవాలి మసీన్ చే పూజో, ఓ కైసే చల్తే చెల్లవాలి మసీన్ చే పూజో, ఓ కైసే చల్తే చెల్లవాలి మసీన్ చే పూజో, ట్రేన్ కార్ మోటర్ కి ఘర్ ఘర్ కార్ఖానో చెమట నీదిరా, ఈ సోకు నీదిరా, ఈ నెత్తురు నీది, ఈ సంపద నీది, సంపద నీది, ఈ సంపద కొరకు నువ్వు సాయుధుడవయ్యి పోరులోనరా ముందు నిలువరా, పోరులోనరా ముందు నిలువరా. యంత్రం ఎట్లా నడుస్తుందంటే ఊరన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు విషను వాటర్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తుందంటే యంత్రం ఎట్లా నడుస్తుందంటే రిక్షా దొక్కే రహీ మన్నా రాళ్ళు కొట్టే రామన్నా డ్రైవరు మల్లన్న అమాలి కొమ్రన్న రిక్షా దొక్కే రహీ మన్నా రాళ్ళు కొట్టే రామన్నా డ్రైవరు మల్లన్న అమాలి కొమ్రన్న దుక్కి దున్నే దుర్గన్న మూట కొట్టే మైసన్న మన్నించి మా మాట వినారో రైతన్న నీకున్న ఆస్తంతా రెండు రెక్కలేనన్నా నీకున్న ఆస్తంతా రెండు రెక్కలేనన్నా రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్నా రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్నా పొద్దంత పని లేకుంటే పొయ్యి రాజదోరన్నా జ్వరమచ్చి మూలకు పడితే కుక్క బతుకు నీదన్నా పొద్దంత పని లేకుంటే పోయి రాజదోరన్నా జ్వరమచ్చి మూలకు పడితే కుక్క బతుకు నీదన్నా రిక్షా దొక్కే రహీ మన్నా రాళ్ళు కొట్టే రామన్నా డ్రైవర్ మల్లన్న అమాలి కొమ్రన్న దున్నే దుర్గన్న మూట కొట్టే మైసన్న మనించి మా మాట వినారో రైతన్న మనించి మా మాట వినారో రైతన్న ఎన్ను గడిసిన గాని ఎట్టి తప్పలేదన్నా ఎన్ను గడిసిన గాని ఎట్టి తప్పలేదన్నా మంత్రులు మారినని రాత మారలేదన్నా మంత్రులు మారినని రాత మారలేదన్నా ప్రణాళిక లేసినని గుడిస మారలేదన్నా నడ్డీరుగా పని చేసిన వడ్డీ తీరలేదన్నా ప్రణాళిక లేసినని గుడిసే మారలేదన్నా నడ్డీరుగా పని చేసినా వడ్డీ తీరలేదన్నా రిక్షా దొక్కే రహీ మన్నా రాళ్ళు కొట్టే రామన్నా డ్రైవర్ మల్లన్న అమాలి కొమ్రన్న దుక్కి దున్నే దుర్గన్న మూట కొట్టే మైసన్న మనించి మా మాట వినారో రైతన్న మనిషి అయి బిడ్డ ఇంట్లో ఉంది రోరన్నా పెద్ద మనిషి అయి బిడ్డ ఇంట్లో ఉంది రోరన్నా పెళ్లి చేద్దామంటే సిల్లి గవ్వలేదన్నా పెళ్లి చేద్దామంటే సిల్లి గవ్వలేదన్నా అప్పులోడింటికొచ్చి ఆలి అక్క అంటాడన్నా విషం దాగి సచ్చే రోజు నీకు దగ్గరొచ్చేనన్నా అప్పులోడింటికొచ్చి ఆలి అక్క అంటాడన్నా విషం దాగి సచ్చే రోజు నీకు దగ్గరొచ్చేనన్నా రిక్షా దొక్కే రహీ మన్నా రాళ్ళు కొట్టే రామన్నా డ్రైవర్ మల్లన్న అమాలి కొమ్రన్న దుక్కి దున్నే దుర్గన్న మూట కొట్టే మైసన్న మనించి మా మాట వినారో రైతన్న మనించి మా మాట వినారో రైతన్న మార్వాండోన్ దగ్గర నీ ఇల్లు గిరివన్న మార్వాడోన్ దగ్గర నీ ఇల్లు గిరివన్న రేపు మా పో వచ్చి అరాజు పెడతాడన్నా రేపు మా పో వచ్చి అరాజు పెడతాడన్నా ఓకేలు బొంతలు తీసి బయట పారేస్తాడన్నా ఇక నీవు బొందల గడ్డకు పోయి బ్రతుకాలన్నా ఓకేలు బొంతలు తీసి బయట పారేస్తాడన్నా, ఇక నీవు బొందల గడ్డకే పోయి బ్రతుకాలన్నా. రిక్షా దొక్కి దొక్కి రై మన్నా రాజు కొట్టే రామన్నా డ్రైవర్ మల్లన్నా అమాని కుమరన్నా ఇదున్నే దుర్గన్నా మూట కొట్టే మైసన్నా మనించి మా మాట వినరో కటకింది పోషమ్మకు మేక పొట్టెల్ గోస్తివన్నా, కటకింది పోషమ్మకు మేక పొట్టెల్ గోస్తివన్నా, జంగ్రి పీల్రకు నీవు నాజు చేస్తివోరన్నా, జంగ్రి పీల్రకు నీవు నాజు చేస్తివోరన్నా, ముత్యాలమ్మకు నీవు ముక్కు పోగు వేస్తివన్నా, ముత్యాలమ్మకు నీవు ముక్కు పోగు వేస్తివన్నా, ఏలూరు నాచారం ఎన్నో సార్లు పోతివన్నా, ఏలూరు నాచారం ఎన్నో సార్లు పోతివన్నా, అప్పు పెరిగింది గాని ఆపద తీరాలేదు, గతరచి నీ కొడుకే సచిపోయేనేమన్నా, అప్పు పెరిగింది గాని ఆపద తీరాలేదు, గతరచి నీ కొడుకే సచిపోయేనేమన్నా. రిక్షా దొక్కి రై మన్నా రాజు కొట్టే రామన్నా డ్రైవర్ మల్లన్నా అమాని కుమరన్నా ఇదున్నే దుర్గన్నా మూట కొట్టే మైసన్నా మనించి మా మాట వినరో రైతన్నా, మనించి మా మాట వినరో రైతన్నా. నీ కష్టాలన్నిటికీ కారణము ఎవడన్నా, నీ కష్టాలన్నిటికీ కారణము ఎవడన్నా, దేవుడా దయ్యమా లేకుంటే కర్మనా, దేవుడా దయ్యమా లేకుంటే కర్మనా, పాపమా పుణ్యమా లేకుంటే పూర్వజన్మా, పాపమా పుణ్యమా లేకుంటే పూర్వజన్మా, పాపమా పుణ్యమా లేకుంటే పూర్వజన్మా, మాయదారి మాటలింటే బాధలు తప్పవురన్నా, పాపమా పుణ్యమా లేకుంటే పూర్వజన్మ మాయదారి మాటలింటే బాధలు తప్పవురన్నా. రిక్షా దొక్కే రై మన్నా రాజు కొట్టే రామన్నా డ్రైవర్ మల్లన్నా అమాని కుమరన్నా ఇదున్నే దుర్గన్నా మూట కొట్టే మైసన్నా మనించి మా మాట వినరో రైతన్నా, మనించి మా మాట వినరో రైతన్నా. ఊర బంధుల బలిసిన ఊరి పెద్దలోరన్నా, ఊర బంధుల బలిసిన ఊరి పెద్దలోరన్నా, పచ్చి రక్తం దాగే ఫ్యాక్టరీ యజమానన్నా, పచ్చి రక్తం దాగే ఫ్యాక్టరీ యజమానులన్నా, పచ్చి రక్తం దాగే దొరలు భూస్వాములన్నా, పచ్చి రక్తం దాగే దొరలు భూస్వాములన్నా, ఫ్యాక్టరీల యజమానులు దళారీ గాలన్నా, విలపరతం పడితే నీ బాధలు పోతాయన్నా, ఫ్యాక్టరీల యజమానులు దళారీ గాలన్నా, విలపరతం బట్ట నడుము గట్టి నడవన్నా. రిక్షా దొక్కే రై మన్నా రాజు కొట్టే రామన్నా డ్రైవర్ మల్లన్నా అమాని కుమరన్నా ఇదున్నే దుర్గన్నా మూట కొట్టే మైసన్నా మనించి మా మాట వినరో రైతన్నా, మనించి మా మాట వినరో రైతన్నా, మనించి మా మాట వినరో రైతన్నా, మనించి మా మాట వినరో రైతన్నా, మనించి మా మాట వినరో. అదిగో దేశంలోని అడవులు, ఈ అడవుల్లో జీవించే పక్షులు, చెట్లు కొమ్మలు, పాములు, పులులు, లేళ్ళు, పచ్చని అడవులు ఆనందంగా జీవించే ఆదిమ మానవులు. సొంత ఆస్తి లేదు, సొంత ఆస్తి అంటే ఏందో తెలియదు. అలాంటి మానవ జాతిని పీల్చి పిప్పి చేశారు ఎవరు? పెద్ద పెద్ద వ్యాపారస్తులు. 5000 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల నుండి నాశనంగా అడివి బ్రిటిష్ వాళ్ళకు కన్నుపడడంతో అడివంతా ఎడారిగా మారిపోయింది. ఆ అడవుల్లో జీవించే ఆదివాసులు, లేళ్ళు, పక్షులు, చీమలు, పాములు, ఈ అడవి మాదంటుంది. ఆ అడవి కోసమే అలలు అలలుగా పోరాట తరంగాలు లేస్తున్నాయి. అదిగో చూడండి, దండకారణ్యం దూరంగా వినిపిస్తుంది రాగం. అదిగో చూడండి, తుడుముకు తోడుగా వినిపిస్తుంది రాగం. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు. సెగలు చూడు ఏటిలో ఊట చూడు చలి బెల్ల సెగలు చూడు జీవ నదులతో చుట్టుముట్టిన కొండల జీవ గడ్డర బాబు. రామ సిల్క పలుకు పావురల జంట చూడు బలపిట పాట విను పట్టు పెరుగు పుట్ట చూడు తేనెటిగ తెట్ట చూడు పశులు పక్షులు జీవించే అడవి తల్లి అందం చూడు. తొంగి బుడా పిట్టె కన్నడేరు బుడా పిట్టె కన్నడేరు బుడా అల్లి తొంగి బుడా పిట్టె కన్నడేరు బుడా. ಬಿಮಡಪಿಟ್ಟ ಸಾದಿರಿ ಬೂಡ ರಾಮ ಪಿಟ್ಟ ರದ್ದಿ ಕೇಂದ್ರ ಬಿಮಡಪಿಟ್ಟ ಸಾದಿರಿ ಬೂಡ ರಾಮ ಪಿಟ್ಟ ರದ್ದಿ ಕೇಂದ್ರ ಹುಟ್ಟ ಮಾಡೋ ಬಲು ಕೇಸಿ ಮರ್ಕ ಪಯ್ಯ ಸಿಪ್ಪಲ ಬೂಡ చూపులు చూడు చూపులు చూడు నాగు పాము నడక చూడు కట్ల పాము కట్లు చూడు నాగు పాము నడక చూడు కట్ల పాము కట్లు చూడు పాములు మనుషులు కలిసి బతికెట్టి అడవి తల్లి ప్రేమలు చూడు భీమదేవరా జాలి దేవరా జంగు బాయమ్మ తల్లి బాయమ్మ పప్పుల సారదచ్చి ఇప్పపుల సారదచ్చి సగబెడు తామే తల్లి కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి ఆరంభిస్తామే తల్లి చిప్పిడి మెండి కళ్ళు పడిపి లట్టలాగా చేస్తామే పిల్పికి తో గొప్పడు తచ్చి నీకు పూట ఇస్తామే యాయో తల వంచం ఎవడికి తల వంచం తల వంచం